రోదసి పుస్తకం 2వ భాగం. అయితే బోలెడు పక్షులని ఓ రథం లాంటి వాహనానికి కట్టవచ్చు. ప్రతి పక్షి తన సొంత బరువుతో పాటు మరి కాస్త బరువు మోయగలదు. 1630లలో ఫ్రాన్సిస్ గాడ్విన్ అనే ఇంగ్లీషు రచయిత మ్యాన్ ఇన్ ద మూన్, చంద్రుడిపై మనిషి అనే కథ రాశాడు. అందులో ఓ యాత్రికుడు బోలెడన్ని పెద్ద పెద్ద బాతులని ఓ రథానికి కడతాడు. ఆ బాతులు పైకి ఎగురుతూ రథాన్ని, అందులోని మనిషిని పై పైకి మోసుకుపోతూ చంద్రమండలానికి మోసుకుపోతాయి. కానీ వాస్తవంలో పక్షులని రథానికి కట్టి ఎగరజూసిన వీరుడెవ్వడూ లేడు. గాడ్విన్ తన పుస్తకం రాసిన 150 ఏళ్ల తర్వాత మనిషి నేల విడిచి గాల్లోకి లేవగలిగే విద్య నేర్చాడు. అది మంత్రతంత్రాలతోనో రెక్కలు కట్టుకునో కాదు, గాల్లో తేలుతూ పైకి ఎగరగలిగాడు. ఫ్రెంచ్ దేశస్థుడు జోసెఫ్ మాంట్ గోల్ఫియర్, అతని తమ్ముడు ఎతియన్ ఓసారి మంటలోంచి పుట్టిన పొగ పైకి పోతూ దాంతోపాటు చిన్న తేలికైన వస్తువులని మోసుకుపోవడం గమనించారు. అంటే చల్లగాలి కన్నా వేడిగాలి తేలికైనది, అంటే తక్కువ సాంద్రత కలది అన్నమాట. నీటిలో విడిచిన కర్ర పైకి తేలినట్టు చల్లగాలిలో వేడిగాలి పైకి కదులుతుంది అన్నమాట. 1783లో జూన్ 5వ నాడు ఆ అన్నదమ్ములు ఫ్రాన్స్లో తమ స్వగ్రామం అయిన అనోనేలో బట్టతో చేసిన ఓ సంచిని వేడిగాలితో నింపారు. వేడిగాలి పైకి లేస్తూ దాంతోపాటు సంచిని మోసుకుపోయింది. అలా ఆ వేడిగాలి నిండిన సంచి 10 నిమిషాలలో 2.4 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. త్వరలోనే వేడిగాలి చల్లారి ఆ మొట్టమొదటి గాలిబుడగ నేలకు దిగివచ్చింది. నవంబర్లో ఆ అన్నదమ్ములు తమ వేడిగాలి బుడగని పారిస్లో ప్రదర్శించారు. ఆ ప్రదర్శనలో 300,000 జనం గాల్లోకి లేచిన గాలిబుడగని ప్రత్యక్షంగా చూశారు. ఈసారి గాలిబుడగ 9.6 కిలోమీటర్లు గాలిలో ప్రయాణించింది. ఆ కాలంలోనే హైడ్రోజన్ అనే అతి తేలికైన వాయువు కనుక్కోబడింది. అది వేడిగాలి కన్నా కూడా చాలా తేలికైనది. అప్పటికి తెలిసిన వాయువులు అన్నిట్లోకి అదే అతి తక్కువ సాంద్రత కలది. ఫ్రెంచ్ శాస్త్రవేత్త జాక్ చార్లెస్ గాలిబుడగలని వేడిగాలితో కాక హైడ్రోజన్తో నింపాలని సూచించాడు. ఆ సూచన అమలు అయ్యింది. హైడ్రోజన్ నిండిన గాలిబుడగలు సంచులలోనూ గండోలాలలోనూ కూర్చున్న మనుషుల్ని మోస్తూ గాల్లో ప్రయాణించాయి. 19వ శతాబ్దపు ఆరంభంలో ఎంతోమంది అలాంటి బుడగలలో ప్రయాణించారు. మొట్టమొదటిసారిగా మనుషులు కొన్ని కిలోమీటర్ల ఎత్తు వరకు గాల్లోకి పోగలిగారు. అయితే ఈ గాలిబుడగలు కేవలం గాలిలో కొట్టుకుపోగలవు అంతే. అలా కాకుండా దాని బుట్టలో ప్రొఫెల్లర్ను నడిపించగలిగే ఓ యంత్రాన్ని అమరిస్తే ఓడ ప్రొఫెల్లర్ దానిని నీటి మీద ఎటు కావాలంటే అటు ఎలా తీసుకుపోతుందో అదేవిధంగా ఈ ప్రొఫెల్లర్ గాలిబుడగని కావలసిన దిశలో తీసుకుపోతుంది. అలా ప్రొపెల్లర్ చేత ప్రేరేపింపబడే గాలిబుడగని డిరిజిబుల్ అంటారు. అంటే ఒక ప్రత్యేక దిశలో ప్రేరేపింపశక్యమైనది అని అర్థం. మొట్టమొదటి డిరిజిబుల్ని ఫెర్డినాండ్ ద జెప్పెలిన్ అనే జర్మన్ దేశస్థుడు నిర్మించాడు. అతడు గాలిబుడగని ఓ బారైన పొగచుట్ట ఆకారం గల తేలిక లోహమైన అల్యూమినియంతో నిర్మించిన ఓ పైతడుగులో అమర్చాడు. అటువంటి పొడవైన ఆకృతి గాలిని సులభంగా ఛేదించగలదు. 1900 జూలై 2 నాడు మొట్టమొదటి డిరిజిబుల్ గాల్లోకి లేచింది. మనుషులకి వాళ్ళు కావలసిన దిశలో ప్రయాణించే అవకాశం ఏర్పడింది.